78 లభ్య సం ధా లభ్య సంసారదశయ మావర్కాజ్ఞానే సస్ఫుటం అప్రకాశమాన సతీ శ్రవణాది సంస్కృతాంతఃకరణ నృత్తావఖండాకార జ్ఞానభూమికాయాం ప్రతిఫలితస్వరూపేణ విస్మృత కంఠగత కనకభూషణనత్ ప్రాప్త ప్రాప్తిరూపతయా లబ్ధుం యోగ్యేతి తథా ఓం లభ్యయే నమః. వి సాధకుడు లోకన్యవహారము నందున్నప్పుడు ఆవరకమైన అజ్ఞానము వలన పరాశక్తి ప్రస్ఫుటముగా ప్రకటముగాదు, స్పష్ట ప్రకాశము లేనిదయ్యు. ఆమె శ్రవణ మన నాదులచే సుసంస్కృతమైన అంతఃకరణ వృత్తి యందుహ అఖండాకార జ్ఞానభూమిక యందు ప్రతిబింబిత స్వరూపముతో విస్మరింపబడిన కంఠాలంకృత సువర్ణాభరణము వలె ప్రాప్తమైన వస్తువే ప్రాప్తమైనట్లు పొందుటకు తగనదిగాన లభ్యాయను నామము శ్రీదేవి యందు సర్వథా యన్వర్థము.